ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే తెలుగులోకి అనువాదం చేయబడిన వాతావరణం. ఈ పుస్తకంలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. 1 పరమాణువులు, పీడనం. 2 వాయువులు. 3 అణువులు, ఎత్తులు. 4 ప్రశస్త వాయువులు, అయానులు. 5 అన్యలోకాలు. మొదటి అంశం పరమాణువులు, పీడనం. భూమి చుట్టూ మన చుట్టూ ఉన్న గాలినే వాతావరణం అంటాం. ఇది అట్మాస్ఫియర్ అంటే గాలిబంతి అన్న అర్థం గల గ్రీకు పదాల నుండి వచ్చింది. సామాన్యంగా మనం గాలి ఉనికిని పెద్దగా పట్టించుకోం. గాలి కంటికి కనిపించదు, స్పర్శకి తెలియదు, అసలేమీ లేనట్టే ఉంటుంది. కేవలం గాలి మాత్రమే ఉన్న పెట్టె తెరిచి చూస్తే అరే ఇందులో ఏమీ లేదే, ఖాళీగా ఉందే అనుకుంటాం. అయినా కూడా గాలి ఉందని మనకు తెలుసు. గాలి మన స్పర్శకు తెలియదు అన్నప్పుడు నిశ్చలంగా ఉన్న గాలి స్పర్శకు తెలియదు అని నా ఉద్దేశ్యం. కానీ సూర్యతాపం వల్ల గాలి వేడెక్కుతుంది. కొన్ని ప్రదేశాలలో ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను వేడెక్కుతుంది. వేడెక్కిన గాలి పైకి లేచినప్పుడు చల్లగాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలా చలనంగల గాలినే పవనం అంటాం. ఎదురుగాలి మన ముఖాన్ని, శరీరాన్ని తాకినప్పుడు ఆ స్పర్శ మనకు తెలుస్తుంది. చలికాలంలో అలాంటి గాలి మనను చాలా ఇబ్బంది పెడుతుంది. చలిగాలి మన శరీరంలోని వేడిని కాజేస్తుంది. దానితో మనకి ఇంకా చలిగా అనిపిస్తుంది. అదే వేసవికాలంలో అయితే గాలి వీచినప్పుడు చల్లగా హాయిగా అనిపిస్తుంది. గాలి బలంగా వీచినప్పుడు కూడా ఇబ్బందే. ఎందుకంటే బలమైన గాలులు చాలా విధ్వంసం చేయగలవు. తుఫానులు, టోర్నాడోలు వచ్చినప్పుడు ఉండే గాలికి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో పెకలింపబడతాయి. పెద్ద పెద్ద ఇళ్ళు నేలమట్టం అవుతాయి. గాలి ఈ స్వరూపం తెలిసాక కూడా ఇందులో ఏమీ లేదే అనటానికి వీల్లేదు. కంటికి కనిపించకపోయినా గాలిలో ఏదో ఉందని మన పూర్వీకులు గ్రహించారు. గ్రీకు తాత్వికుడు అనాక్సిమెనిస్ గాలి ఒక మూల పదార్థమని, తక్కిన అన్ని పదార్థాలు గాలి నుండే ఉద్భవించాయని తలపోశారు. అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకోలేదు. ఎంపిడోక్లీస్ అనే మరో గ్రీకు శాస్త్రవేత్త కాస్త వేరుగా ఆలోచించాడు. గాలి కూడా ముఖ్యమైనదే, అది మూల పదార్థమే. కానీ ఈ భూమిలో గాలి కాకుండా పృథ్వీ, నీరు, అగ్ని అనే మరో 3 మూల పదార్థాలు ఉన్నాయని అతడి ఆలోచన. ఈ 4 మూల పదార్థాలు ఉన్నాయన్న భావన ఇంచుమించు 2000 ఏళ్ల పాటు నిలిచింది. గాలికి ఇతర పదార్థాలకి మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. నీరు కంటికి కనిపిస్తుంది. పృథ్వీ, అందులో ఉన్న వివిధ వస్తువులు, రాళ్ళు, మట్టి, చెట్లు, జంతువులు, మొక్కలు మొదలైనవన్నీ కంటికి కనిపిస్తాయి. అగ్ని కూడా కంటికి కనిపిస్తుంది, కానీ గాలిని చూడలేం. మరి నిజంగా ఉందా? నిశ్చయంగా ఉంది. అందుకే గాలి ఓ ప్రత్యేకత గల పదార్థం. గాలి కూడా లేదంటే ఇక అసలేమీ లేదన్నమాట.